ఇంద్రో భవద్భ్యస్తాం విద్యేనమాభ్యందినే సమనే వృత్రమహనియన్మాభ్యందినే సమనే పరిష్పదీయాగృహ్యందే వాత్రఘ్నాయేవ తే యజమానస్య గృహ్యందే తస్య వృత్రం జగ్ఞుగర్తవోముహ్యం సరుదు పాత్రేణ మరుత్వదీయాన గృహ్ణాత్తదో వై సరుదోన్ ప్రజ్ఞాజ్రం వాజమానభ్రాదుర్యాయ ప్రహరతి యన్మరుత్వదీయాదేవ ప్రథమేణ గచ్చతి ప్రహరతి ద్వితీయేణ స్తృమితే తృతీయేనాయుధం వాజమానస్తగ్గస్కరుతే యన్మరుత్వదీయా ధనుదేవ ప్రథమోజ్యా ద్వితీయయుధస్తృతీయ ప్రత్యేవ ప్రథమేణ ధత్తే విసృజతి ద్వితీయేణ విద్యతి తృతీయేనేంద్ర వృత్రగంహత్వాగచ్చద పారాధమితి మన్యమానః సహరితో భవత్సగేతాత్మస్మరణాన పశ్యత్తాన గృహ్ణీర ప్రాణమేవ ప్రథమేనా స్పృణుతా పానం ద్వితీయేనాత్మానం తృతీయేనాత్మస్మరణావాయేతే విజమానస్య గృహ్యంతే యన్మరుత్వదీయా ప్రాణమేవ ప్రథమేణ స్పృణుతే పాణం ద్వితీయేనాత్మానం తృతీయేనేంద్రో వృత్రమహంతం దేవా అబ్రువన్ మహాన్ వా అయమభోద్యో వృత్రమవధేతి తన్మహేంద్రస్య మహేంద్రత్వగంహేతం మాహేంద్రముద్ధారముదహరత వృత్రగంహత్వాన్యాసు దేవతాస్వధియం మాహేంద్రో గృహ్యత ఉద్ధారమేవ తంయజమానముద్ధరతేన్యాసు ప్రజాస్వధి శుక్రపాత్రేణ గృహ్ణాది యజమాన దేవత్యో వైమాహేంద్రేణ శుక్రో యన్మాహేంద్రగం శుక్రపాత్రేణ గృహ్ణాది యజమాన దేవతేజో దధారి అదజః పుత్రకామాసాధ్యేభ్యో దేవేభ్యో బ్రహ్మౌదనమవచత్తస్యాచ్ఛేదనమలదుస్తంబ్రాష్టాత్సారేతో దత్తతస్యై చత్వారహాదిత్యా అజాయంతసా ద్వితీయమవచత్సామన్యతోచ్ఛేదనాన్మయిమేగ్రే ప్రాశిష్యామేతో మే వసీజాగుంసో జనిష్యంతగితి సాగ్రే ప్రాష్టా సారేతో దత్తస్యేభ్యర్థమాండమజాగతసాదిత్యేభ్యరేవ తృతీయమవజద్భోగాయమయుజగ్రశ్రాంతమస్తిభన్వరం వృణామహయ్యోతో జాయాతాస్మాకంసేకో సంజోస్య ప్రజాయా వృద్ధ్యాత అస్మాకం భోగాయ భవాదిశితో విభస్వానాదిత్యో జాయతస్య వార్యం ప్రజాయన్మనుష్యా స్వేకగేవర్ధోయో యజతే స దేవానాం భోగాయ భవతి దేవామియజ్ఞాద్రుద్రమంతరాయం సాదిత్యానన్వాక్రమతటే ద్విదేవత్యాన్ ప్రాబధ్యం దతాన్న ప్రతి ప్రాయచ్ఛంత స్వాదపిబధ్యం ప్రపన్నన్న ప్రతి ప్రయచ్ఛంది తస్మాద్విదేవత్యేభ్యాదిత్యో నిర్గృహ్యదేయదుచ్చేషణాదజాయంతస్మాదుచ్చే ర్గృహ్ణాతి మాతా పితా పుత్రస్థ దేవతం మిథునమం గంగర్భోజరాయుత దేవతం మిథునం పశవో వాదిత్యవోర్ధిద్రామధ్యతశ్రీణాత్యోర్ధమేవ పశూనాం మధ్యతో దా దిశతంకేన మేభ్యత్వాయ తస్మాదావా పక్వం దుహే పశవో వాయేతే యదాదిత్య పరిశ్రత్య గృహ్ణాది ప్రజరుద్ధ్యైవాస్మై పశోన్ గృహ్ణాది పశవో వాయేతే యదాదిత్యగేత రుద్రోజ్ఞ పరిశ్రుత్య గృహ్ణాది రుద్రాదేవ పశూనంతర్దధాత్యేణ వై వివస్వానాదిత్యో యజుపాగం సువనస్తగేతమేవ సోమపీఠం పరిశయ ఆతృతీయవనాద్వస్వాదిత్యేషతే సోమపీఠ ఇత్యాహ వివస్వంతమేవాదిత్యగం సోమపీఠేన సమర్థయతి యా దివ్యా శ్రీరామేతి వృష్టికామస్య శ్రేణీయా వృష్టిమేవరుంధేయతి తాజక్ ప్రస్కందేద్వర్షుకః పర్జన్యస్యాద్యది చిరమవర్షుకోనసాదగత్య సన్నాద్య ప్రజా ప్రజాయంతేనానువషట్కరాదిగదనువషట్కురుయాద్రుద్రం ప్రజా అన్వవసృజేర్న హుత్వాన్ వీక్షేదయదన్ వీక్షేదచక్షురస్య ప్రమాణికస్య తస్మాన్నాన్వీక్ష అంతర్యామపాత్రేణ సావిత్రమాగ్రహణాగ్రహణాది ప్రజాపతిర్వాణ ప్రజానా ప్రజనాయ నాదనర్చసన్నాధ్య ప్రజా ప్రజాయంతేనానుమషత్వరోధిగతనుమషత్వరుజాద్రుద్రం ప్రజా అన్వసృజే దేశవేగాయత్రో దేవానాయత్సవితేటగాయత్రయే లోకే యదాగ్రహణోయమంతర్యామపాత్రేణ సావి గ్రహణాగ్రహ్ణాది స్వదేవైనగ్రహ్ణాది విశ్వే దేవాస్తృతీయగం సవనన్నోదయక్షంతే సవితారం ప్రాతస్వనపాఠకం సంతం తృతీయసవనమభిపర్యనయంతతో వేదే తృతీయగం సవనముదయక్షనయత్తృతీయసవనే సావిత్రో గృహ్యతే తృతీయస్య సవనస్యోద్యత్వే సవితృపాత్రేణ వైశ్వదేవం కలశాగ్రహ్ణాది వైశ్వదేవ్యో ప్రజా వైశ్వదేవః కలశః సవితా ప్రసవానామీషేత్ సవితృపాత్రేణ వైశ్వదేవం కలశాగ్రహ్ణాది సవితృప్రసూతగేవాస్మై ప్రజా ప్రజలేమభిగృహ్ణాది సుశర్మాజను ప్రతిష్ఠాన ఇత్యాహ సోమే సోమభిగృహ్ణాది ప్రతిష్ఠిత్యాభిగ్రహే మనుష్యేభ్యో దేవేభ్య పితృభ్య క్రియతే ప్రతిష్టానిత్యాహ మనుష్యేభ్యదేవైతేన కరోతి బృహదిత్యాహ దేవేభ్యదేవైతేన కరోతి నమైత్యాహ పితుర్భ్యదేవైతేన కరోత్యేతావతేర్వై దేవతాస్తాభ్యదేవై నగుం సర్వాభ్యో గృహ్ణాత్యేష తేజో నర్విశ్వేభ్యస్త్వా దేవేభ్యదిత్యాహ వైశ్వదేవాఖ్యేనః ప్రాణో వా ఏషయదు పాగుంశురయదు పాగుంశు పాత్రేణ ప్రథమస్తమస్తగ్రహో గృహ్యేతే ప్రాణమేవాన ప్రయంతి ప్రాణమునోద్యంతి ప్రజాపతిర్వాణేణ ప్రాణవు పాగుంశు పత్నే ప్రజా ప్రజనయంతి యదు పాగుంశు పాత్రేణ పాత్రే వదమాగ్రహణా గృహ్ణాది ప్రజానాం ప్రజననాయ యస్మాత్ ప్రాణం ప్రజా ప్రజాయంతే దేవా వా ఇతయిత పత్నే సువర్గం లోకమజిగాగుం సంతే సువర్గం లోకన్న ప్రాజానంతరేతం పాత్రే వదమపశ్యంతమ గృహ్ణదతోవే సువర్గం లోకం ప్రాజానయుల్ పాత్రే వదో గృహ్యతే సువర్గస్య లోకస్య ప్రజ్ఞా దేశతో మోనాతిష్ఠత స్త్రీభ్యో గృహ్యమాణస్తం ఘతం వజ్రం కృత్వా ఘంతం నిరింద్రియం భూతమ గృహ్ణంత ంశముపస్థితం వదంతి గద్ధృతేన పాత్రే పదగ్ శ్రేణాదివజ్రేణైనం వశ కృత్వా గృహ్ణాత్యుపయామగృహీతోహేయం వా ఉపయామస్తస్మాదివా ప్రజాన ప్రజాయంతే బృహస్పతి సురస్వైత్యాహ బ్రహ్మ వై దేవాన బృహస్పతి బ్రహ్మణైవాస్మై ప్రజా ప్రజలయజేందో ఇత్యాహ వేదో ఇంద్రియావైద్యా ప్రజా వాయింద్రియం ప్రజా ఏవాస్మే ప్రజనయత్యగ్నాగ్నిర్వేదోధా పత్నే వైత్యాహమిషత్వాయ సజోర్దేవేహత్వష్ట్వామం వివేత్యాహత్వష్ట్వామే పశూనాం యశునాగం రూపకర్ద్రూపమేవ పరుషదేవామే పష్టారమనిఘాగం సన్ సపలత్రే ప్రాపద్యతన్న ప్రతి ప్రాయచ్చం తస్మాదవిమధ్యం ప్రపన్నన్న ప్రతి ప్రయచ్చంది తస్మాత్ పాత్రే వదే త్వష్ట్వేపి లిఖ్యతేన స ప్రసాదయత్నసన్నాధ్య ప్రజా ప్రజాయంతేనానువషట్కరోతి యదనువషట్కురుయాద్రుద్రం ప్రజా అన్వవజలేద్యన్నానువషట్కురుయాదశాంతమగ్నే సోమం భక్షయేదు భాగస్వనువషట్కరో జనరుద్రం ప్రజా అన్వవసృజతి శాంతమగ్ని సోమం భక్షయత్యగ్నేస్తమాసీదనేష్ట పత్నీ ముదానయత్యాగ్నిదేవనేత్తరిపత్యాముగ్గాత్రాసంఖ్యాపయతి ప్రజాపజల్వాయేదుద్గాత ప్రజానాం ప్రజలనాయాపవర్తయతి నేతదేవత్యంజత్యోరుణోపప్రవర్తయత్యోరుణాహిరేతస్సిచ్యతేనగ్నంగత్యోరముపప్రవర్తయతి యదాహినగ్నపూర్వభవత్యసమిసునీభవతోధనేతస్సిచ్యతేథప్రజాయంతే ఇంద్రామృత్రమహంతస్య శేషమన్యయ్యామగుహోష్యామిగమ్యవేషంకరిష్యామిరస్నేహాత్మకం శ్రుతం భూతమజుహోజ్యధానాభిరహారియోజనగ్రశ్రేణాతిశతత్వాశతమేవైనం భూతం జుహోజిభక్వేభిశ్రేణాేతావతిరేవామస్మిల్లోకేకామధుఖా ఇంద్రస్యమిష్టయక్కామధుఖాయోజనేరితస్మాద్భక్వేభిశ్రేణీయాదృక్సామేవాయింద్రస్య హరీష్వామపాణోతయోపరిధయాధానయ్యదప్రకృత్యపరిధేంజుభయానంతరాధానాభ్యాం ఘాతం ప్రయచ్చేత్ ప్రకృత్యపరిధేంజుహోజనిరాధానాభ్యామేవఘాతం ప్రయచ్చత్వం నేతాజహోజయాతయామే విముక్తం పునర్జునక్తి తాదృగేపదచ్చేషన్యసిక్రమ్య జుహోజి విక్రమ్యహేంద్రమహన్ సమర్థే పశవో వేహారిపాదేన పశవో భుంజంత ఉపదిష్టేరణయన్న సంభిన్యాద్భవేనం పశవో భుంజంత ఉపదిష్టేరన్మనసా సంపాసద ఉభయం కరోతి భగవదేవైనం పశవో భుంజంత ఉపదిష్టందేవదత్తమేవరుంధతముత్తరవేద్యాన్నివపతి పశవో వా ఉత్తర వేది పశవో హారియోజనే పశుస్వేవ పశూన్ ప్రతిష్టాపయంతి ్రహాను ప్రజా పశవ ప్రజాయంత ఉపాగస్వంతర్యామాజావయ శుక్రామంచినోగ్రహాగ్రహంగ్రహోయ్యాభ్యక్ష్యతేతస్మాగ్రామ పశూనా భూయిష్ఠాయత్రుపాగుంశుగోహస్తేన విగృహ్ణాజి తస్మాగ్గోత్రేణ జాజనయత్యథావూయసే పితావాగ్రేణ పుత్రకలశోయ్రేణ ఉపదస్నే కలశా గ్రంథేజా పితా పుత్రం క్షితమపధావతి తాదృగేవత్కలశ ఉపదస్నేగ్రంథేజా పుత్ర పితరం క్షితమపధావతి తాదృగేవదత్మా వాయస్గ్రహో వా కలశో వా పదస్నేగ్రహణాగ్రంథేజాత్మన ఏవాధియజ్ఞం నిష్కరోజ్ఞాతో వాయేదృక్ష్యదేయదాగ్రహణస్థాన్య గ్రంథాదివాయుగ్యేన జుహోర్గర్భేణ విజ్ఞాతేన బ్రహ్మాపయంతి పురా స్థానేరస్తంచద్వాయువ్యాని హరంతి తస్మాస్థిరం జాతాంబరాశ్యంతిమాగంశోహరంతియత్వరానుజమాహయథావస్థత ఆహరతి తాదృగేవ తద్యగ్రహం గృహ్ణాది యథావస్థత ఆహృత్య ప్రాహ తాదృగేవ్యత్సాదయతి యథావస్థతముపనిధాయ వక్రామతి తాదృగేవ తద్యద్వై యజ్ఞ శిథిలం తృజాదృఢం పురస్తాదుపయాజుషాయంత ఉపరిష్టాపయామాజాయ్యస్ ధృత్తే. నాణ్యాని పాత్రాన్ని యుజ్యంతే నాణ్యాని యాని పరాధీనాన్ని ప్రయుజ్యంతే మమే బుదే లోకమభిజయతి పరాయ వక్షసో లోకో యాని పునః ప్రయుజ్యంతే మమే బుదే లోకమభిజయతి పునః పునర్వక్షయం లోక ప్రాణ్యాని పాత్రాన్ని యుజ్యంతే నాణ్యాని యాని పరాధీనాన్ని ప్రయుజ్యంతే తాన్యన్ వోడదయ పరా భవంతి యాని పునః ప్రయుజ్యంతే తాన్యన్ వోడదయ పునరా భవంతి ప్రాణ్యాని పాత్రాన్ని యుజ్యంతే నాణ్యాని యాని పరాజీనాన్ని ప్రయుజ్యంతే తాన్యన్ వారణ్యా పశవోరణ్యముపయంతి యాని పునః ప్రయుజ్యంతే తాన్యను గ్రామ్యా పశవో గ్రామముపావయంతి యో వై గ్రహాణాం నిదానం వేద నిదానవాన్ భవత్యాజ్యమిత్యుత్థం తద్వై గ్రహాణాం నిదానం యదు భాగుంశదగుంశదు భాగస్వంతర్యామయోర్యదుచ్చైస్తరిదరేషాం గ్రహాణామేతద్వై గ్రహాణాం నిదానం ఏవం వేద నిదానవాన్ భవతి యో వై గ్రహాణాం వ్యసనం వేద ప్రజాపశుభిర్మిషునైర్జాయతే స్థాళేభిరన్యే గ్రహాదిష్యంతే వాయువ్యైరన్యమేతద్వై గ్రహాణాం వ్యసనయ్యేవం వేద ప్రజాపశుభిర్మిషునైర్జాయతగిందస్తష్టస్వామవేదాత్సవిష్మ్యాక్ష ఆత్మన్నారవణన్నావిందత్సగేతామను సమనంశ్చత్తాన్యరపత్యైర్వై స ఆత్మన్నారవణమకురు తస్మాదను సమనం రోడాశానిలప్యంతే తస్మాదను సమనం రోడాశానాం ప్రాశ్నీజాతాత్మన్నేవారమణం కురు దేనైనకం సోమోది భవతే బ్రహ్మవాదినా వదంతి నత్యాలేయుషా పంక్తిరాప్యతే ధగం యజ్ఞస్య వాన్ దత్తమిది ధానాకరం పరిపాప పురోడాశప్పయస్యాదేన పంక్తిరాప్యతే తద్యజ్ఞస్య వాన్ తత్వం ఓం సవర్గాయ వా ఏతాని లోకాయ భూయంతే యద్దాక్షిణాని ద్వాభ్యాం గార్హవత్యేజోజిద్దిపాద్యజమాన ప్రతిష్ఠిత్రాగ్నేయేజోత్యంతరిక్షయేవాక్రమదేశతోభ్యేజువర్గమేవైనం లోకం గమయతి సౌరేభ్యాభ్యాం గార్హవత్యేజోత్యమేవైనం లోకకం సమారోహయతి నయవచ్చేజోరిసువర్గస్య లోకస్యాభినే చదువ పదే హిరణ్యకం భక్తోద్గృహాది వర్గమేవైనం లోకం గమయతి రూపేణ వా రూపమభ్యేమేత్యాహ రూపేణ రూపమభ్యేతిరణ్యేన విశ్వవేదాభజత్యాహ తథోహస్తవై విశ్వవేదా దేవాదాక్షిణా విభజతిభజత్యేతత్తేనాథైతి సోమచ్యుతమిత్యాహ సోమచ్యుత్యస్య రాధైతిహ శాంత్యా ప్రేతచంద్రదక్షిణా ఇత్యాహ సత్యం వారతకం సత్యేనైవేనారతేనభజతి యజ్ఞస్య పథాయంతేరిత్యాహ యజ్ఞశ్రక్యేతా పథాయంతి యద్దక్షిణ బ్రాహ్మణమద్యరాధ్యాతమివారేజమిత్యాహ ఏషవే బ్రాహ్మణమిషుభాన్ తస్మాదేవ మాహవిశుభ పశ్యవ్యంతరిక్షమిత్యాహ వర్గమేవేనం లోకంగమయేరస్మరస్యేరిత్యాహమిత ఆత్మద్దాత్రాదేవత్రాగచ్చత మధుమదే ప్రదాతారమావిశదేత్యాహమయమిహ ప్రదాతార స్వాత్మానమూత్ర మధుమదే రామిశదే దివావైతదాహిరణ్యందనాదిజ్యోతిర్మే హిరణ్యం జ్యోతిరేవ పురస్తాద్ధత్తేజు వర్గస్య లోకస్యానుఖ్యాత్యాగ్నిధే దాత్యగ్నిముఖానేవ త్వం ప్రేణాది బ్రహ్మణే దదాది ప్రసో యేహోత్రే దదాత్యాత్మా యజ్ఞశ్చిరద్భవతాత్మానమేవ యజ్ఞశ్చి దక్షిణాభిః సమర్థయతి సమిష్టయజోగుంషజుహోది యజ్ఞస్య సమిష్టేయద్వై యజ్ఞస్య క్రోరయ్యద్వినిష్టయ్యదత్తేదియన్నాత్యేదియదతి కరోదియన్నాపి కరోది సదేవదే ప్రేణాది నవజుహోదినవమే పురుషే ప్రాణా పురుషేణ యజ్ఞః సంమితో యావానేవ యజ్ఞస్థం ప్రేణాది షడ్విజాని జుహోది షడ్వారసవరుతూనేవ ప్రేణాది త్రేణి యజోగుంషిత్రేణి మే లోకాయమానేవ లోకాన్ ప్రేణాది యజ్ఞ యజ్ఞం గచ్చ యజ్ఞపదిం గచ్చ యజ్ఞపతిమేవైనం గమయతి స్వాయ్యోలింగచ్చేత్యాహ స్వామేవైనం యోలింగమయత్యేషదే యజ్ఞో యజ్ఞపదే నవీర ఇత్యాహ యజమానమేవ వీర్యం దధాది వా సుష్ఠోహ సాత్యహవ్యో దేవ భాగం ప్రచ్చత్సంజనాన్ బహుయాగినో యజో యజ్ఞే యజ్ఞం ప్రత్యతిష్ఠిపా. ప్రతిష్టాప్యాసీతిజమానస్యాపరాభావాయమానస్యాపరాభావాయ్యం ప్రతిష్టాపయమానస్యాపరాభావాయ ప్రజాపరి ప్రజాజనసో నవ్యాత కళా విరాడన్నం విరాట్ విరాజైవాన్నాద్యమవరుంధేకాదశస్కరగేవాగ్రో వాయేషా సంమీయతేకాదశ దేశేశ్వరా పురస్తాయ్యజ్ఞకం సంవర్జితం వినోది యజ్ఞస్య ప్రత్యుత్తేషా ప్రజాపతి ప్రజాశరితానో మన్యతేకాదశి పశ్యత్తయాేతాయంద్రియం వీర్యమాత్మన్న సత్త ప్రజాయుఖలు వాయతేజతేకాదశి భవత్యాయుదేవతేంద్రియం వీర్యం యజమాన ఆత్మన్ ధత్తే ప్రేమాగ్నేయేణ పాపయతి ఘనగుంసారస్పత్యాకరోత సౌమ్యేన తథాది ప్రజనయతి పౌష్ణేన వారస్పత్యో భవతి బ్రహ్మ వై దేవానాం బృహస్పతి బ్రహ్మణైవాస్మై ప్రజా ప్రజనయతి వైశ్వదేవో భవతి వైశ్వదేవ్యో వై ప్రజా ప్రజాదేవాస్మై ప్రజనయతీంద్రియమేవేంద్రేణావరుంధే విషం మారుతేనౌజోబలమేంద్రాగ్నేన ప్రథమాయ సావిత్రోజర్వరుణత్వాయ వారుణో మధ్యత ఐంద్రమానభదే మధ్యత దేవేంద్రియమానే తథాది పురస్తాదేంద్రస్య వైశ్వదేవమానభదే వైశ్వదేవం అన్నమన్నమే పురస్తాధత్తే తస్మా పురస్తాదన్నమద్యత ఐంద్రమాలభ్య మారుతమానభదే విడ్డే మరుతామిషమేవాస్మానుబద్ధాది కామగే తయోవగత స్వోపరుధ్యతాయోపరుద్ధ స్వోపగచ్చత్విత్తేంద్రస్య లోకే వారుణమానభేద వారుణస్య లోక ఐంద్రయ్యదేవావగత స్వోపరుధ్యతేజోపరుద్ధ స్వోపగచ్చతి యది కామగేద ప్రజాముఖ్యే యురుది పశోన్విజరే ప్రజాయే మమోహయతి వివాహతోపాంబారుణమానభేద ప్రజావరుణోయ్యా దక్షిణత ఉదంచమానభదే వివాహతోపాం ప్రజానామవరుణగ్రాహాయ ఇంద్రపత్నిగామనుమయాజగత్తాంపర్యజ్ఞకృతామునుసృజత్తయామనురాధ్వాజత్పర్యజ్ఞకృతం పాత్రీమతముత్సృజయామేవ మనురుద్ధివాధ్వామేవ ఇదమానరుద్ధ్నోతి యజ్ఞస్య వా అప్రతిష్ఠితాయజ్ఞ పరా భవతి యజ్ఞం పరా భవంత యజమానో న పరా భవతి యరాజ్యేన పాత్రీమదగం లగ్గస్థాపయతి యజ్ఞస్య ప్రతిష్ఠిత్తే యజ్ఞం ప్రతిష్ఠంత యజమానో న ప్రతిష్ఠతేష్టం భవజాభవ ప్రజలస్వాష్టాణి ఘనంది వాతత్సోమయ్యుణ్వంతి యత్సౌమ్యోభవతి సామృతాయానుత్తరణీ ఘనంది తాదృగేవ తద్యదుత్తరాధ్యేవాదుభూయాద్దేవతాభ్యమదంతద్యాద్దక్షిణాద్వేజుభోక్తేషామేమృణాంతిక్స్వాయామేవ దిశి మిత్రేంద్రవదేదముద్గాతృభ్యో హరంతి కామదేవ్యో వై సౌమ్యోరిదేవతాం నక్షం వట్కుర్వంతి తదస్యేవ సదాంతిరవేక్షందే పవిత్రం వై సౌమ్యా ఆత్మానమేవేదాత్మానన్న పరిపశ్యేదాదుస్మానం పరిపశ్యత్యసో ఆత్మానమేవేజో గతమనా స్యాత్ సోవే క్షేదయన్మే మనః పరాగతం యద్వా మే అపరాగతం రాజ్యా సోమేన తద్వయమస్మాసు ధారయామసీతి మననేవాత్మందాధారణగతమనాభవత్యపవేతి నీయతమనే యజ్ఞక్రామతీయానాభ్యాగ్రామేష్ణం యచ్చాఘతస్య యజత్యజ్ఞః సర్వా దేవతావిష్ణుర్యజ్ఞో దేవతాశ్చైవ యజ్ఞం చ దాధారో పాగుంశయజతి మిథునత్వాయ బ్రహ్మవాదినో వదంతి మిత్రో యజ్ఞస్య స్పృష్టం యువతే వరుణో దురిష్టం వదతి యజ్ఞక్వ యజమానో భవతి ేణ వచామారభదే మిత్రేణైవ యజ్ఞస్య స్విష్టకూశమగతి వరుణేన దృష్టన్నార్చిమాచ్చమానో రథా వేదాంగలే నోర్వరాహం ప్రభిందం దేవృక్సామే యజ్ఞం ప్రభిందో యన్మే ప్రావరుణే వచామారభదే యజ్ఞానేవ ప్రభిన్నాయ భక్త్యమన్వవాసరిశాంతే జాతజామాని వా ఏతస్య ఛందాగం దిజయే జానశ్చందసాయన్మే ప్రావరుణే వశామానభదే ఛందాగస్యేవ పునరాప్రీణాత్యజాతజామత్వాయాసో ఛందస్వేవ రథం దధాతి దేవామాయంద్రియం వీర్యా అవ్యభజంత తతో యదత్తశిష్యతదిగ్రాహ్యాభవంతరదిగ్రాహ్యా నామదిగ్రాహ్యత్వయదిగ్రాహ్యా దృశ్యంతరింద్రియమేవ తద్వీర్యమానాత్మంధత్తే తేజేంద్రియమేంద్రేణ బ్రహ్మవర్తసగం సహోర్యేణోపస్తంభనం వాజ్ఞస్ యదిగ్రాహ్యాశ్చక్రే పృష్టాపృష్ఠేన గృహేణ యజ్ఞం పృష్టానసగోశ్రే గర్గలక్షే గృహీయా ప్రత్యంచం యజ్ఞమతిగ్రాహ్యాశ్రగోషణే గర్వపతి సర్వపృష్ఠేతవ్యాయజ్ఞాయ ప్రజాపతిర్దేవేభ్యో యజ్ఞాన్యాసత్స ప్రజాస్తనోరపన్యసత్తగ్రాహ్యా అభవన్వితనుస్తస్య యజ్ఞైత్యాహుర్యస్యాదిగ్రాహ్యానగృహ్యంతేత్యప్యగ్నిష్టోమే దేవతావే సర్వా సదృశీరాదంతాన వ్యావృతపగచ్చంతే దేవాగేతేతాన్ గ్రహాన పశ్యంతాన గృహ్ణతాగ్నేయమైంద్రవిందం సౌర్యగం సౌర్యస్తో వైతేన్యాభిర్దేవతాభిర్వ్యావృతమగచ్చదిగస్తేవం విదురేతే గ్రహాయుచ్యంతే వ్యావృతమేవ పాత్మనా భ్రాతుర్యేణ గచ్చతి మే లోకా జ్యోతిష్మంతః సమావహ్వీర్యా కార్యాయుత్యాహురాగ్నేయేనాస్మిన్ లోకే జ్యోతిర్ధత్త ఐంద్రేణాంతరిక్షజింద్రవాజో హి సైజౌ సౌర్యేణామస్మిల్లోకే జ్యోతిర్ధత్తే జ్యోతిష్మంతోస్మారిమే లోకా భవంతి సమావద్వీర్యానేనాన్ కురుత ఏతాను వై గ్రహాన్ బంబా విశ్వయథా పవిత్తా తాభ్యామిమే లోకా పరాహంతశ్చార్వాంశ్చ ప్రాభుర్యస్యేవం విదురేతే గ్రహాలిష్యంతే ప్రాస్మారిమే లోకా పరాహంతశ్చ ర్వాంచ భాంతి దేవాయ్ఞే కుర్వతే దేవాదాభ్యేషందాగుంధిగమస్థాపయంతో దేవాభవన్ పరాకురాయస్యేవం విదురోదాభ్యో దృశ్యతే భవత్యాత్మనా పరాస్య భ్రాతుర్యో భవతి యద్వై దేవాసురానదాభ్యస్యాదాభ్యత్వయ్యదేవం వేదలభ్రాత్యేవ భ్రాతుర్యన్నైనం భ్రాతుర్యో లభ్రాత్యేషామి ప్రజాపతే మోక్షణేనావతనోభ్యువనధ్యస్త గృహ్ణాయుతి ముక్త్యా అధిపాత్మానం భ్రాతుర్యం ముచ్యతే ఏవం వేదఘ్నంతి వాగేతత్ సోమయ్యరవిరుణ్వంతి సోమే హన్యమానేష్ణో హన్యతే యజ్ఞే యజమానో బ్రహ్మవాదినో వదంతి కిం తద్యజ్ఞే యజమాన కురుతే యేన జీవన్ స్వర్గం లోకమేతీతి జీవగ్రహో వా ఏషయదాభ్యోరభిణుదస్య గృహ్ణాది జీవంతమేవైనకం స్వర్గం లోకం యజ్ఞం చిందంతేదాభ్యేదగ్స్థాపయంతకుంశోనభిజ్ఞస్యదంతత్యై దేవావే ప్రవాహుగ్రహాన గృహ్ణతేతం ప్రజాపతిరగుంశుమశ్శబ్దమగృహేతేనైతాం విజుషోహుంశుర్భ్యలరుద్ధ్నాత్యేవ సగదభిడదస్య గృహ్ణాసగృద్ధిసతేనార్ధాన్మనసా గృహ్ణాదిమనైవ హి ప్రజాపతి ప్రజాపతేనాప్త్యాదుంబరేణ గృహాయోర్గావుదంబరవూర్జమేవరుంధే దృశ్రక్తి భవతి విక్షేమ ప్రతిష్టయో వాగుంశోరాయతనం వేదాయతనవాన్ భవతి భావదేవ్యమితి భావతద్వా అస్యాయతనం మనసా గాయమానో గృహ్ణాయతనవానేవ భవతి యదద్వర్యరగుంశం గృహ్ణన్నాద్ధ్వర్యమేతమానాయతేతద్ధ్వర్యమేతానవానం గృహ్ణాతి సైవాసద్ధిరణ్యమభిర్వే హిరణ్యమాయ ప్రాణాయు సైవామృతమభిరోది శరవానం భవశ్రుతాయ పురుషశ్రేంద్రియాయ శ్రేంద్రియే ప్రతిష్ఠయే ప్రజాపతిర్దేవేభ్యో యజ్ఞాన్యాసరిజానోమన్యజ్ఞానాగుం షోడశేంద్రియం వీర్యమాత్మానమభిరమఖిలత్తక్షోడశ భవన్నవే షోడశే నామ యజ్ఞోషోడశగ్రస్తోత్రగం షోడశగుం శస్త్రం తేన షోడశీ షోడశిన షోడశిత్వయక్షోడశీ దృశ్యత ఇంద్రియమేవ తద్వీర్యం యజమాన ఆత్మం ధత్తే దేవేభ్యో వై సువర్గో లోకో న ప్రా ఏతగుషోడశిలాపశ్యంతమగృహణతోమీతేభ్యః సువర్గో లోక ప్రాభవత్యక్షోడశి గృహ్యతే సువర్గస్య లోకస్యాభిజిత్యా ఇంద్రో మే దేవానావాలుదావరహాసి స ప్రజాపతిమపాధావత్తస్మానేతగుషోడశినం ప్రాయచ్ఛత్తమగృహ్ణే తనతో వై సోగ్రం దేవతానాం పర్యేద్యస్యేవం విదురషోడశి గృహ్యతే గ్రమేవ సమానానాం పర్యేది ప్రాజస్య పదే గృహ్ణాది వజ్రవేషోడశీ వజ్రప్రాదస్త ప్రారంభ ప్రజననం జ్యోతిరగ్నిర్దేవతానాం జ్యోతిర్విరాచ్ఛందసాం జ్యోతిర్విరాట్వాచోగ్నౌ సంతిష్ఠతే విరాజమభి సంపద్యతే తస్మాద్యోతిరుచ్యతే గౌ స్తోమౌ ప్రాతస్సవనం వహతో యథా ప్రాణశ్చ పాణశ్చ ద్వౌ మాధ్యన్యమగుంసవనం యథా చక్షుశ్చ శ్రోత్రం చ ద్వౌ తృతీయసవనం యథా వాచ ప్రతిష్ఠా చ పురుడు సంయో వా ఏకయజ్ఞ స్థూరిర్యం కామం కామయతే తమేతేనాభ్యస్తుతే సర్వజ్ఞస్థూరిణాభ్యస్తుతేభ్యష్టో మేన వై ప్రజాపతి ప్రజా అసృజతాగ్నిష్టో మేనైవ పర్యగృహ్ణాం పరిగృహీతానామశ్వతరోత్యప్రవతస్యానుగాజలే తాదత్త తద్గద్దభేన్యమాట్తస్మాద్గ్రద్దభోద్భిరేత అథో ఆహుర్వణవాగాన్యమాడ్ తస్మాద్గణవాద్భిరేత అథో ఆహు ప్రజాపతిర్వావద్దేష్టస్సహ్యేతేనాగ్రేజదప్రజాపతిరకామైరప్రజాదేయేద్గముఖతస్త్రవతన్నిరమేతరమగ్నిదేవతాన్వదిర్జదగారి సందోరసంతరగుంసామబ్రాహ్మణోమనుష్యానామజఃపశూనాందస్మాత్తే ముఖ్యామఖదోర్చతుర్జంతోరతో బాహుభ్యాం పంజరసన్నిరమేతమిన్ద్రోదేవతాన్వదిర్జదత్రిష్టుప్ఛందో బృహత్సామరాజన్యోమనుష్యానామృత్పశూనాందస్మాత్తే వీర్యావంతా వీర్యాభ్యసృజ్యంతమధ్యజ సప్తదశన్యతమేతరం విశ్వే దేవా దేవత అన్వసృజ్యంత జగతి ఛందో వై రూపకంసా మహేశ్వర మనుష్యానాం గావ పశూనాం తస్మాత్ ఆద్య అన్నధానాద్యోయాగం సోన్యేభ్యో భూయిష్ఠాయి దేవత అన్వసృజ్యంతమత్పరేకమిగంశన్యరమేతమనుష్టుఛందోన్వసృజ్యజ వై రాజగం సామశూద్ర మనుష్యానామశ్వ పశూనాం తస్మాత్ భూత సంగ్రామిణామశ్వశ్చ శూద్రశ్చ తస్మాత్ శూద్రో యజ్ఞనవగత్వో న హి దేవత అన్వసృజ్యత తస్మాత్ పాదా ఉపదేవనః పత్తోక్షితృజ్యేతాం ప్రాణావేత్రమదర్థమాసా పంచదశ ప్రజాపతిః సప్తదశత్రీణి మే లోకా అసావారిత్రయేక విపుంసరేతస్మిన్ వా ఏతేశ్చిదారేతస్మిన్ ప్రతిష్ఠితారేవం వేదైతస్మిన్నేవ శ్రగతరేతస్మిన్ ప్రతిష్ఠతి రాజస్వనే వేగాయత్రే చంద్రదాత్రమృతే స్తోమాయజ్యోతిదశదేరిత్రమృతా బ్రహ్మవర్చసేన పంచదశాయజ్యోతిర్దశదేరి పంచరసేన ఉదదా సప్తదశాయజ్యోతిర్దశదేరి సప్తరసేన ప్రాజాపత్యేన ప్రజననేనైకవిశారజ్యోతిర్దశదేరి స్తోమదేవ తత్స్తోమారజ్యోతిర్దశదేత్యథో స్తోమదేవ స్తోమభిప్రణయతి యావంతో వై స్తోమాస్తావంతః కామాస్త వంతో లోకాస్తావంతి జ్యోతిష్ేతావతమస్తోమానేతావతః కామానేతావతో లోకానేతావంతి జ్యోతిష్ఠవరుందే బ్రహ్మవాదినా వదంతి సత్వైరేతయోష్టోమేన యజమానో సర్వస్తోమేన యజేతేయశ్చత్రపదమంతరియంతి ప్రాణాగస్తస్యాంజరియంతి ప్రాణేషు మేప్యతరిఖలవైయజ్ఞేన యజమానో యజేతేయశ్చ పంచదశమంతరియంతి వీర్యంతస్యాంజరియంతి వీర్యే మేప్యతరిది ఖలు వైయజ్ఞేన యజమానో యజతేయశ్చ దత్తరసమంతరియంతి ప్రజాంతస్యాంతరియంతి ప్రజాయామేప్యసరిది యజమానోయజేయస్యైకవిగుంశమంతరిగంతి ప్రతిష్టాంతస్యాంతరిగంతి ప్రతిష్టాయాం యజమానోయజేయస్య తృణవమంతరిగంతదోగచ్చదస్య నక్షత్రిరాజ విరాజమంతరిగంతదుర్వేప్యం నక్షత్రిరాజాం చ విరాజేతి ఖలు యజమానోయజేయస్య త్రిగం త్రిగుంశమంతరిగంతి దేవత తస్యాంతరిగంతి దేవతా సుమేప్యతరిది ఖలు స్తోమానామం పరమదాగచ్చంతం వేద పరమదామేవ గచ్చరి త్రివద్వై స్తోమానామమస్త్రివత్పరమోజదేవం వేద పరమదామేవ గచ్చరి.